చెప్పించనే నన్ను నా కథం. ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన వరంలా తోచనే ఈ క్షణం. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వె మొదటిసారి ఎమ్మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంత నుండగా తరమకే ఓ దూరమా నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా లోకాన్నే చేయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జల్లంటు వాన చెనుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. మీరు నా కార్లో వెళ్ళిపోండి సార్, మీ గొడవ నేను చూసాను. చెరావుగా ఉచ్ఛ్వాసలాగా మారకే నిశ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావేలా నిన్నలోని నిండి పోకల నిజల్లోకి రా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకు వైకలే చూపే మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చి ఏం చెయ్యను నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఎమ్మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. మంత్రమో అల్లే సింధిలా ఎదకే బే సే సంకెల భూమెందుకో